జై శ్రీరామ్ శ్రీరామ శరణం మమ కూజంతం రామ దామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చవధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, వాల్మీకి రామాయణంలో అరణ్యకాండ, రామచంద్రస్వామి అరణ్యంలో ప్రవేశించాడు, ఋషులందరూ ఆతిథ్యమిచ్చారు. కృతాతిథ్యోధ రామస్తు సూర్యస్య ఉదయనం ప్రతి ఆమంత్రయ స మునీం సర్వాన్ వనమేవ అన్వగాహత. ఆతిథ్యాన్ని తీసుకుని ఆ రాత్రి అక్కడ నివసించి వారు చెప్పే మాటలు విని తెల్లవారిన తర్వాత లేచి కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరారు. మహా అరణ్యంలోకి రాముడు ప్రవేశించాడు, అన్వగాహత ప్రవేశించాడు అంటూ ఉన్నారు. ఆ అరణ్యంలో రకరకాల మృగాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా పులులు నక్కలు, మొత్తం వీరిని చూస్తూ ఉన్నవన్నీ కూడా ఇటువంటి ఆకారాలు కలిగినటువంటి వారు ఇంతవరకు వాటికి కనపడలేదు. వాటికి కూడా అవి ఇంగిత జ్ఞానము కలిగినటువంటివే, వాటికి మాట్లాడటానికి మాటలు రావు. కొన్ని తపస్సు చేసినటువంటివి ఆ కాలంలో జంతువులు కూడా మాట్లాడుతూ ఉండేవి, అంతేగాక చెట్లు పక్షులు అన్నీ ప్రకృతి అసలు మాట్లాడుతూ ఉండేది. కనుక ఆ వారి విగ్రహాలను చూసి ఆ నిశ్చేష్టులైపోతూ ఉన్నారు. మృగాలు కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి, అన్నీ ఆస్వాదిస్తూ ఉన్నాయి వారి దివ్య రూపాలను. మరి ఎంత ఆనందం అది, అది చూసేటటువంటి వాటికి కూడా కలుగుతూ ఉన్నది. ఈరోజు మనకి రాముడు సీత లక్ష్మణ స్వామి వారి యొక్క చిత్రాలను ఆయన శ్రీమాన్ సోమసుందర్ గారు పంపించారు, మనం పెట్టుకున్నాం దీంట్లో. అది అద్భుతమైనటువంటి దృశ్యం అది అరణ్యాలలో. అయితే ఇంకా ముందెక్కడో వాల్మీకి చెబుతాడు, కానీ సందర్భానుసారంగా ఎక్కడ చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వారు అలా తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నది అని అంటే, ఋషులు కూడా ఆనందంగా చూస్తూ ఉన్నారు. వాల్మీకి ఆనందపడుతూ ఒక మాట చెబుతూ ఉన్నాడు, అగ్రత ప్రయౌ రామ సీతామధ్యే సుమధ్యమా పృష్టతస్తు ధనుష్పాణి లక్ష్మణు అనుజగామ. హా, ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. హా అంటూ ఆశ్చర్యం ఏమిటి అని అంటే, అగ్రత ప్రయౌ రామ, రామచంద్రస్వామి అగ్రమునందు ముందు నడుస్తూ ఉన్నాడు. సీత సుమధ్యమ మధ్యే ప్రయౌ, మంచి నడుము కలిగినటువంటి ఆ సీతమ్మ అంటే అంత అందము కలిగినటువంటి ఆ తల్లి మధ్యలో నడుస్తూ ఉన్నది. పృష్టతస్తు ధనుష్పాణి లక్ష్మణ, ఆ వెనుక లక్ష్మణస్వామి ధనుస్సు ధరించి ఆయన నడుస్తూ ఉన్నాడు. హా ఆశ్చర్యము అంటాడు ఆయన. ఏమిటండి ఆశ్చర్యము? ఇప్పుడు ఒక దారి, ఒకే మనిషి నడిచే దారి, మరి ముగ్గురు నడిచేటప్పుడు ఒకరు ముందు ఒకరు మధ్యలో ఒకరు వెనకే కదండి ఉండేది, పక్క పక్క నడవటం కుదరదు కదా. అదేమన్నా హైవే కాదుగా, 100 అడుగులు రోడ్డు కాదుగా, ఒక్క మనిషి నడిచే దారి అది. దానిలో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళు మధ్యలో ఉంటారు ముగ్గురైతే, అంతే. దీనికి ఆశ్చర్యం ఏమిటి అని అంటే, మరొక్కసారి ఆశ్చర్యాన్ని ఎందుకు ఈయన వ్యక్తం చేశాడని దాని యందు దృష్టి సారించారు మహాత్ములు, యామునాచార్యుల వంటి వారు. ఆయన ముందు వరకు కూడా ఏ రామాయణాలు చాలామంది రాసుకుంటూ వెళ్ళారు. వారు కవులు, రకరకాలుగా కవిత్వాలు చెప్పారు రామాయణం మీద. అన్ని ప్రక్రియలు, ప్రక్రియ అంటే ఆ ఛందస్సులు అన్నమాట. కొందరు పాటల్లో, కొందరు గేయాలలో, కొందరు వచనాల్లో, కొందరు మరొక భాషలలో, రకరకాలుగా నాటకాలుగా అనేక విధాలుగా నడిచినాయి. కానీ ఈ వాల్మీకిని అవగతం చేసుకొని వ్యాఖ్యాన రూపంలో అందించటానికి మొదటి ప్రయత్నం చేసినటువంటి మహాపురుషులు యామున మునులు. అవి విశేషార్థాలు అని అంటే ఆయన రాయటం అయితే రాయలేదు. ఆయన తిరుమల నంబి గారికి చెబితే, ఆయన రామానుజుల వారికి చెబితే పరంపరగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది లేఖనం చేసినటువంటిది గోవిందరాజులు. ఇంకా తర్వాత ముందు చాలామంది రాశారు, అంటే ఆమునమునులకు ముందు వ్యాఖ్యానాలు లేవు, తర్వాత వచ్చినాయి వ్యాఖ్యానాలు. అయితే మన వాళ్ళు కాలాన్ని ఎక్కువగా ఎవరి ముందో ఎవరు వెనకో మనకు తెలియదు, దాదాపుగా 200 పైన వ్యాఖ్యానాలు ఇప్పుడు లభ్యమవుతూ ఉన్నవి రామాయణానికి అంటారు. దాంట్లో గోవిందరాజీయమే సర్వశ్రేష్ఠము అనే మాట కూడా చౌకాంబ వాళ్ళు అచ్చువేసినటువంటి గ్రంథాలు అచ్చువేసిన వాళ్ళు చెప్పిన మాట. అలా దానిలో ఆయన వివరణిస్తాడు. ఏమిటి ఆ వివరణ అని అంటే, ఆ గ్రతఃప్రేయౌ, ఆ అంటే అకారము, అకార రూపంలో ఉన్నటువంటి రామ అగ్రతఃప్రేయౌ, ముందు నడుస్తూ ఉన్నాడు. అంటే రాముడు అంటే ఆ అనే అక్షరము అనుకోండి. సీతామధ్యే సు మధ్యమా, ఈమె మధ్యలో ఆ మధ్యే సు అన్న దాంట్లో ఊ అనే అచ్చు ఉంటుంది. ఆ ఊ అనేది మధ్యలో ఉన్నది, నడుస్తూ ఉన్నది ఆ ఊ. పృష్ఠతస్తు కనుక లక్ష్మణ అనుజగా మా, ఈ మా అనేటటువంటిది తర్వాత నడుస్తూ ఉన్నది. మా అంటే ఉమ్ అనుకోవచ్చు దాన్ని, హల్లు. ఆ ఊ మా ఏమవుతుంది, ఆ ఊ మా అయితే కలిపి పలికితే ఓం అవుతుంది. ఇది రూపాన్ని ధరించి నడుస్తూ ఉన్నది అంటాడు ఆయన. ఓంకారము రూపాన్ని ధరించి నడుస్తూ ఉన్నదట. అప్పుడేమవుతుంది, ఓంకారమే కదా రూపాలు ధరించింది, మరి రూపం ధరిస్తే ఇలా ఉంటుంది అంటాడు. మరి సృష్టి స్థితి లయాలకి మూల కారణమైనటువంటి అకారము రాముడే. అక్షరాణం అకారోస్మి అంటాడు కృష్ణుడు కూడా గీతలో. అలాగే ఆ ఇతి విష్ణోః ప్రథమాభిధానం అంటూ కూడా మనకి శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అకారం అనేది విష్ణుమూర్తికి పేరు అని. ఇక కొందరు ఈ త్రిమూర్తులు అంటూ ఉంటారు, సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఎవరు కాదనరు. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటనంటే, ఊ అనేటటువంటిది సీతమ్మ ప్రకృతి అమ్మ తల్లే. ప్రకృతి అంటే తల్లి. ఆ ప్రకృతి ఆమెను వ్యక్తం చేసే ఒక రూపాన్ని ఇచ్చే లక్ష్మిగా వ్యక్తం చేస్తారు, భూదేవిగా నీలాదేవిగా కూడా వ్యక్తం చేస్తారు ఆయన శక్తులు. ఫవర్ అన్నమాట అది. సృష్టికాలమునందు భూదేవి, స్థితికాలములో లక్ష్మీదేవి, లయకాలములో నీలాదేవి అంటూ మనకెన్నో శాస్త్రాలు చెప్పి ఉన్నాయి. ఆయన ఆ శక్తులే, దివ్యశక్తులే ఆ రూపంలో మనకి ఒక ఆకారాన్ని ధరిస్తే ఇలా ఉంటవి అని చెబుతూ ఉన్నారు. మరి అదే పరమాత్మ, అకారవాచ్యుడైనటువంటి వాడు పరమాత్మ. కనుక ఈ ప్రకృతి, భూమి అన్నా లక్ష్మి అన్నా నీల అన్నా మొత్తం ఒకటే, ఆ మొత్తం ప్రకృతే. అదే లక్ష్మీ అష్టోత్తరాల్లో కూడా మీరు నామాల్లో చూడండి, మొదటి మాటే ప్రకృతిం, ఓం ప్రకృత్యై నమః అంటారు పూజలో. అంటే ప్రకృతి అని అంటే లక్ష్మీదేవి, లక్ష్మీ కదా సీత తల్లి, కనుక ఊ అనేది మధ్యలో ప్రకృతి ఉన్నది. అలాగే పృష్ఠత జీవుడు, ఆ తర్వాత మకారవాచ్యుడు. మా అంటే జీవునికి పేరు. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, ప్రకృతి తత్వాలు 24, ఆ తర్వాత 25వ వాడు జీవుడు. 25 జీవుడు కనుక హల్లులలో కూడా సొంతంగా పలకలేని హల్లులు, కాఖాల దగ్గర నుంచి కా నెత్తిని ఆపెడితేనే కా అంటాం, లేకపోతే గ్గ్ అనాలి. అప్పుడు మకారమే వీటిలో వస్తుంది 25వ అక్షరం. ఆ విధంగా ఆ సాంకేతికంగా కూడా లక్ష్మణులు అంటే జీవుడు, మకారవాచ్యుడు జీవుడు, లక్ష్మణుడు జీవవాచ్యుడు. అందుకే శేషుడు అంటారు, లేకుంటే అసలు వాల్మీకి అయితే పరమాత్మ అవతారము అనేది చెప్తాడు. అన్నీ ఆయన అందరిలోనూ అంతర్యామిగా ఉంటాడు, అన్నింటికీ సరిపోయేటట్లు ఉంటుంది మన భాష. కనుక ఆయన శేషుడు అని అంటే పరమాత్మకి కైంకర్యం చేసేవాడు, పనులు చేసేవాడు, ఆయన కోసమే ఉపయోగపడేవాడు, ఆయన కోసమే ఉపయోగపడేవాడు అని అర్థం. అలాగే మనమందరమీ కూడా పరమాత్మకే సేవ చేయాలి, ఇదే ప్రధానం, దీన్నే తెలుసుకోవాలి. కనుక మకారవాచ్యుడు లక్ష్మణుడు జీవుడు. ఇప్పుడు ఓంకారము ఒక రూపాన్ని ధరించి ఆ దండకారణ్యంలో ఇలా సంచరిస్తూ ఉన్నది అని వాల్మీకి మహర్షి హా అంటాడు. ఇది మనకి ఈరోజు ఆ చిత్రపటాన్ని చూసి కూడా మనము హా అని ఆశ్చర్యాన్ని కూడా పొందవచ్చు. ఇలా జరుగుతూ ఉన్నది. వారంతా తిరుగుతూ ఉంటే అందరూ కూడా వారిని ఎలా చూసి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఆ కాలానికి అడవులు మహాదట్టమైనటువంటివి అడవులు, ఆకాశాన్నంటే చెట్లు, పై ఆకాశము మేఘాలు తప్ప ఏం కనపడదు. ఎటు చూసినా ఇప్పుడు మనకు అసలు అవి కనపడవు, ఎటు చూసినా జనారణ్యం కనపడుతూ ఉంటుంది. అది దండకారణ్యం, అరణ్యంలో వాళ్ళు ఎలా తిరుగుతూ ఉన్నారు. ఆ కాలాన్ని ఒక్కసారి మనం ఊహించినట్లయితే అప్పటికింకా మరి ఏమున్నది, అప్పటికే కాదు ఈ మధ్య సుమారుగా కొన్ని ఒక 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు అనుకోండి, అప్పటి వరకు కూడా దాదాపు ప్రకృతి అలాగే ఉన్నది. ఆ తర్వాత యంత్రము వచ్చింది, మంత్రం పోయి యంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అన్ని మార్పులు విపరీతంగా వచ్చేసినవి. అవి దొరకవు ఇప్పుడు, అలాగే ఆ ప్రకృతి కనిపించదు, ఆ స్వచ్ఛమైన స్వభావాలు కనిపించవు. ఒకవేళ దుర్మార్గులు లేరా అంటే పరమ దుర్మార్గులు ఉన్నారు. నిజానికి వాళ్ళంత దుర్మార్గులు ఇప్పుడు లేరనే చెప్పవచ్చు, కానీ వాళ్ళు బహిర్గతంగానే ఉండేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు కాదు. కపటము, కుట్రలు, కుతంత్రాలు, పాపం తెలిసేవి కాదు, వేషాలు లేవు, ఎవరు వారుగానే ఉండేవాళ్ళు. మంచి అయితే మంచి, చెడైతే చెడు, అలాగే నడిచేది అప్పటి కాలమంతా. ఒక్కసారి అలా ఆ రామచంద్రస్వామిని, ఆ సీతమ్మ, ఆ లక్ష్మణస్వామి ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఆనందపడుతూ ఉన్నారు. ఇవాళ నాకు కొంచెం ఏవేవో కారణాంతరాలంటే ఇతరులకు చెప్పటమే, గీతను గురించి ఇంకా దేన్నో గురించో ఇలా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా సమయం అయింది ఇప్పుడు కనుక, ఇంకా తర్వాత లోపలికి ఇంకా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను తర్వాత. ప్రస్తుతానికి జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.